2-3-5 సర్వ ప్రపంచ నిర్మాత్రి సం భా సర్వప్రపంచ నిర్మాతి సంసారస్యానాదితయా మోక్షస్థాయిత్వేన చ భూత భవిష్యద్వర్తమానగత్యా సర్వశబ్దవాచ్యత్వం ప్రపంచస్య ప్రపంచతే విస్తార్యతే వినర్తత ఇతి ప్రపంచః ఏకం బీజం బహుధా యః కరోతి ఇతి శ్రుతయః తస్య నిర్మాతృ నిర్మాణమభివ్యక్త్యః తన్నిమి తతయత తత్కర్తృత్వముపచర్యతే దేవదత్తః పచతీతి వత్ ఓం సర్వ ప్రపంచ నిర్మాత్యై నమః. ఆం వి సంసారమనాది అనాదిత్వం నామ జ్ఞాన నిరస్యత్వం మోక్షపర్యంతమునుండు నట్టిదియు నగుటచేత త్రికాలములయందుభూత భవిష్యద్వర్తమాన కాలములందు వ్యాపించియుండునదిగాన ప్రపంచమునకు సర్వశబ్ద వాచ్యత్వము సంగతము విస్తరింపజేయబడుచున్నది. స్వరూప నాశనము లేకే నానా నామరూపములతో వినర్తరూపమే. శంకర 12:45 శంకర గ్రంథరత్నావళి కనబడుచున్నదిగాన ప్రపంచమనబడును. ఏకం బీజం బహుధా యః కరోతి పరమేశ్వరుడు ఒక విత్తనమును అనేకముగా చేయుచున్న దను శృతివలన పరమేశ్వరి ఏకస్వరూపము గలదయ్యు అనేక రూపములతో అభివ్యక్తమగుచున్నదని తెలియచున్నది. పరదేవత తాదృశ ప్రపంచ నిర్మాత్రి నిర్మాణమసగా అభివ్యక్తి తదభివ్యక్తికి కారణమగుట వలన దేవదత్తుడు పండుచున్నాడను రీతిగా ప్రపంచ కర్తృత్వము పరమేశ్వరి యందారోపితమగుచున్నది. కావున జగన్మాత సర్వప్రపంచ నిర్మాశ్రీ యని భక్తులచేత సంకీర్తింపబడుచున్నది